మగ బంద మధు మగ బంద మధు మగ బంద పొసినలి నింద మధు మగ బంద పొసినలి నింద ఒక హొడయ హరి హరువ దొరే అళుకి అళుకి నింద మధు మగ బంద పొసినలి నింద ఒక హొడయ హరి హరువ దొరే అళుకి అళుకి నింద ಮದು ಮಗ ಬಂದ ಹೊಸಲಲ್ಲಿ ನಿಂತ ಮಧುಮಗ ಬಂದ ಹೊಸಿಲಲ್ಲಿ ನಿಂದ.